ద్వితీయాష్టక ప్రారంభ. ఓం అంగిరసో వై సత్రమాసత తేషాం ప్రశ్చర్ఘం మధుకాసీత్ సద్యేషేనాజీవత్ తే బ్రువన్ కస్మై ను సత్రమాస్మహే ఏ స్యావోషధీర్న జనయామయితి తే దివో వృష్టిమసజంత యావంతస్తోకా అవాపద్యంత తావతీ రోషధయో జాయంత తా జాతా పితరో విషేణా లింపన్ తాసాం జగ్ధారుప్యంతే తే బ్రువన్ కరితమిత్తమకరితే వయం భాగధేయమిచ్చమానామితి పితరో బ్రువన్ కిం వా భాగధేయమితి అగ్నిహోత్రగేవనాప్యస్తిత్య బ్రువన్ తేద్భజేతద్భాగధేయం ప్రాయచ్ఛన్ యద్భుత్వా నిమాష్టే తతో ఏకవోషధీరస్వదయన్ యజేవం వేద స్వదంతే స్మావోషధయః తే వత్సముపావాసజన్ ఇదన్నాహవ్యం ప్రదాపయేతి సోహృవేద్వరం వృణై దశమారాత్రేర్జాతన్నదోహన్ ఆసంగవం మాత్రా సహచరాణీతి తస్మాద్వత్సంజాతం దశరాత్రేర్న దుహంతి ఆసంగవం మాత్రా సహచరతి వారేవ దగ్గిహ్యస్య తస్మాద్వత్సగం సగం దృష్టశయగం రుద్రోఘాతుకః అదికి సంధాన్ధయతి ప్రజాపరయజ్ఞమసృజత తమ్ ప్రజాన్వసృజ్యంత తమ భాగ ఉపాస్త స్వస్య ప్రజాభిరపామత్ తమవరుధమానోన్వయేత్ తమవరుధన్నాశక్నోత్ సతపోదప్యత స్వాగ్నిరుపారమతాపివైశ్య ప్రజాపతిరితి సర్రాజాదుతమృష్టా తద్ఘృతమభవత్ తస్మాద్యస్య దక్షిణదక్షేషా ఉన్మృష్టా తాంజేష్టలక్ష్మీ ప్రజాపత్యేత్యాహు యద్ధరాటాదుదమృష్టా తస్మాద్దరాటే కేశా న సంతి తదగ్నౌ ప్రాగృహ్ణాత్ తద్యచికిత్సతే యుగవాణి మాహౌషామిది తద్విచికిత్సాయై జన్మ యగేవం విద్వానపి చికిత్సతి వసీయగేవ చేతయతే తం వాగభ్యవదద్యుగుభీతి సోబ్రవీర్ కస్త్వమసీతి శైవతే వాగిత్యబ్రవీర్ సోజుహోత్స్వాహేతి తత్స్వాహాకారస్య జన్మ యగేవగ్స్వాహాకారస్య జన్మ వేద కరోతి స్వాహాకారేణ వీర్యం యస్యైవం విదుడస్వాహాకారేణ జిహ్వతి భోగాయైవాస్య హుతం భవతి తస్యాహుత్తే పురుషమసజత ద్వితీయమజుహోత్ సోష్మసజత తృతీయమజుహోత్ సకామసజత చతుర్థమజుహోత్ సోవిమసజత పంచమజుహోత్ సోజామసజత సోగ్యవిభేద్ ఆహుతేభిర్వైమాత్మోదీతి స ప్రజాపతిం పునః ప్రావిశత్ తమ్ ప్రజాపతిరబ్రవీత్ జాయస్వేతి సోబ్రవీత్ కింభాగధేయమభిజనిష్యైతి తుభ్యమేవేదగంభూయాత ఇత్యబ్రవీత్ సేతద్భాగధేయమభ్యజాయత యదగ్నిహోత్రం తస్మాదగ్నిహోత్రముచ్యతే తద్ధూయమానమాదిత్యోబ్రవీత్ మాహూషీః ఉభయోర్వేనావేతరితి సోగ్నిరబ్రవీత్ ప్రసన్నో హోష్యంతేతి సాయమేవ తుభ్యం జుహవన్ ప్రాతర్మశ్యమిత్యబ్రవీన్ తస్మాదగ్నయే రాజగంభూయతే సూర్యాయ ప్రాతః ఆగ్నే వైరాత్రిః ఐంద్రమః యదనుజితే సూర్యే ప్రాతర్జుభుయాత్ ఉభయమేవాగ్నేయజ్ఞస్యాత్ ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి తథాగ్నే సాధకంభూయతే సూర్యాయ ప్రాతః రాత్రిం వాను ప్రజా ప్రజాయంతే అన్నా ప్రజతిష్ఠంతి యత్సాయం జుహోతి వైవతేన జాయతే ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి ప్రత్యేవతేన తిష్టతి ప్రజాపజనకామయత ప్రజాదేదేతి సగేతదగ్నిహోత్రం మిథునమ పశ్యతేజుహోత్ యజుషాన్యతే తూష్ణేమన్యతే తతో వై స ప్రాజాయత యస్యైవం విజుతభుజితే సూర్యేగ్నిహోత్రం జుహ్పతి రైవ జాయతే అథో యథాదివా ప్రజానన్యేతి తాదృగే వదతే అథో కల్వాహు యస్య వై ద్వో పుణ్యో గృహే వసద యస్తయోరణ్యకం రాధయత్యన్యన్న ఉభౌ వా వసదా పృచ్చతేతి అగ్నిం వాదిత్య సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్దూరాన్నక్తం దృశే ఉభేహితేజసి సంపద్యేతే ఉద్యంతం వాదిత్యమగ్ని సమారోహతి తస్మాద్ధూమదేవాగ్నేర్వాదృశే యదగ్నే సాయం జుభుజాత్ ఆ సూర్యాయ పశ్యేత యత్సూర్యాయ ప్రాతర్జుభుజాత్ ఆగ్నేయ పశ్యేత దేవతాభ్య సమరం దధ్యాత్ అగ్నిర్జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహేత్యేవ సాయకం హోతవ్యం సూర్యోర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేతి ప్రాత తథోభాభ్యాగం సాయకం హూయతే వాభ్యాం ప్రాత అదేవతాభ్య సమదం దాతి అగ్నిర్జ్యోతిరిత్యా అగ్నిర్వైరేతోధా ప్రజాజ్యోతిరిత్యా ప్రజాదేవాస్మై ప్రజనయతి సూర్యోజ్యోతిరిత్యా ప్రజాదేవ్రాతేతో దాతి జ్యోతిరగ్నిస్వాహేత్యాహ ప్రజా ప్రజాత అస్యాం ప్రతిష్టాపయతి తూష్ణీముత్తరమాహుతిం జుహోతి మిథునత్వాయ ప్రజాత్యే సూర్యే ప్రాతర్జుభుజాత్ యథాతిథరే ప్రదృతాయ శూన్యాయాపథాయా హార్యకం హరంతి తాతికే వదత్ క్వాదస్బద్ధమతేత్యాహుత్సన వేద యస్మై తద్ధరంతీతి తస్మాద్దోషసం జుహోతి తదేవ సంప్రతి అథోకథా ప్రాప్తమోషదం పరివేవేతి తాదృగే వదతి రుద్రో వా ఏషి పత్నే స్థాళీ యన్మధ్యేగ్నేరధిశ్రయేత్ రుద్రాయ పత్నీమపి దధ్యాత్ ప్రమాణికా స్యాత్ ఉదీతోంగారాంజలోశ్రయతి పత్నీగోపీతాయ వ్యంతాం కరోతి తథా పత్న్య ప్రమాయుగా భవతి ధర్మో వా ఏషోషాంత అహరః ప్రవర్జ్యతే యదగ్నిహోత్రం ప్రతిషేజేత్ పశుకామస్య శాంతమివైపశవ్యం న ప్రతిషింజేత్ బ్రహ్మవత్కామస్య సమిద్ధమివహి బ్రహ్మవత్కసం అథో ఖలు ప్రతిషిత్యమేవ యత్ ప్రతిషించతి తత్పశవ్యం యద్యుహోతి తద్బ్రహ్మవత్కసి ఉభయమేవాక ప్రచ్యుతం వా ఏదస్మాల్లోకాత్ అగతం దేవలోకం యక్షుతకం హవిరనభిధారితం అభిద్యోదయతి అభ్యేవైనధ్యారయతి అథో దేవత్రైవైనద్గమయతి పర్యజ్ఞికరోతి రక్షసామపహత్యై దృక్పర్యజ్ఞికరోతి ప్రజావృద్ధియజ్ఞ అథో మేభ్యత్వాయ యత్ప్రాచీనముద్వాసయేత్ యజమానకం శుచార్పయేత్ యద్దక్షిణా విజదేవత్యర్థ్య స్యాత్ యత్ ప్రత్యగ పత్నేకం శుచార్పయేత్ ఉదీచీనముద్వాసయతి ఏషా వేదేవ మనుష్యానాగం శాంతాదిక తామేవైన తమోద్వాసయతి శాంతే వర్త్మకరోతి యజ్ఞశ్రంతత్యై నిష్టపతి ఉపయవరత్స్కృణాది చతుర్నయతి చతుష్పాద పశవ పశూనేవరుంధే సర్వాన్ పూర్ణాన్నయతి సర్వే పుణ్యారాధ్యా అనూచమున్నయతి ప్రజాయ అనూచేనత్వాయ అనూచ్యేవాస్య ప్రజార్థుగా భవతి సంవృశతి వ్యావృత్తే నాహోష్యన్నుపసాదయేత్ యథోష్యన్నుపసాదయేత్ యథాన్యస్మా ఉపనిధాయ అన్యస్మై ప్రయచ్చతి తాదృగే వదతే ఆస్మై వృశ్చేత యదేవ గార్హపత్యేశ్రయతి తేన గార్హపత్యం ప్రీణాతి అగ్నిర్భేత్ ఆహుతజోమాత్యేష్యంతీతి స సేతాగం సమిషమపశ్యత్ తామాషత్త అతో వా అగ్నా బాహుతయోధ్రియంత ఎదేనగం సమయచ్చత్ తత్సమిధ సమిత్వం సమిషమాదధాతి సమే వైనయ్యచ్చతి ఆహుతీనాం ధృత్యే అసో అగ్నిహోత్రమేవేధ్వమత్కరోతి ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినా వదంతి యదేకాగం సమిషమాధాయద్వే ఆహుతి జుహోతి అసగస్యాగం సమిషి ద్వితీయామాహుతిం జుహోతీతి యద్వే సమిషావాదధ్యాత్ ధ్యాతవ్యమస్మే జనయేత్ ఏకాగం సమిషమాధాయ విషాన్యామాహుతిం జుహోతి ఉభే సమిద్వతే ఆహుతే జుహోతి నాస్మై ధ్యాతవ్యం జనయతి ఆదేప్రాయాంజుహోతి సమిద్ధమి బ్రహ్మవర్చసం అథో యథాదృశం జ్యోతిష్కృత్వా పరివేష్టి తాదృగే వదతి చతుర్ణయతి దుర్జుహోతి తస్మాద్దిపాచతుష్పాదమత్తి అథో ద్విపద్దేవ చతుష్పద ప్రతిష్టాపయతి ఉత్తరావదీం వై దేవా ఆహుతిమజుహవః అవాచీ మసురా తో దేవాభవన్ పరాసురా ఇంకామయే తమసీయాంశాది కనీయస్త్రస్య పూర్వగుం హుత్వా ఉత్తరం భూయో జుహుయాత్ ఏదా వా ఉత్తరావత్యాహుతిః తాన్ దేవా అజుహవః అతస్తే భవన్ ఎస్వంజుపతి భవత్యేవామగేత పాపీయాన్ సే భూయస్త్రస్య పూర్వగుం హుత్వా ఉత్తరం కనీయో జుహుయాత్ ఏషా వా అవాచ్యాహుతిః తామసురా అజుహవః తదస్తే పరాభవన్ ఎస్వంజుపతి పరైవతి హుత్వాపసాదయత్తిజామిత్వాయ అథో వ్యావృత్తే గారిహపత్యం ప్రతీక్షతే అనుమధ్యాయనమే వైనం కరోతి అగ్నిహోత్రస్య వై స్థానురస్తి తయ్యరిచ్ఛేత్ యజ్ఞస్థానమిచ్ఛేత్ ఏష వా అగ్నిహోత్రస్య స్థాన యత్పూర్వాహుతిః తాంగిరుత్తరయాభిజుహుయాత్ యజ్ఞస్థానమిచ్ఛేత్ అధిహాయ పూర్వామాహుతిం జుహోతి యజ్ఞస్థానమేవ పరివృణక్తి అథో భ్రాతృమేవాతిక్రామతి అవాచేనకం సాయముపమాష్టి ఏతకే తద్దధాతి ఊర్ధ్వం ప్రాత ప్రణయత్యేమవిద్ బ్రహ్మవాదినా వదంతి చతుర్ణయతి దుర్జుహోతి అసక్వద్వే ఆహుతే భవత ఇతి అగ్నవైశ్వానరైర్బ్రూయాత్ ఏష వా అగ్నిర్వైశ్వానర బ్రాహ్మణ హుత్వాభిప్రాశ్నాది అగ్నావేవేష్వానరేభ్యే ఆహుతిజుహోతి దుర్జుహోతి దుర్నిమాస్తి విప్రాశ్నాది షట్సంపద్యంతే షడ్వా ఋతవ ఋతూనేవ ప్రీణాది బ్రహ్మవాదినా వదంతి కింద్రేవత్యమగ్నిహోత్రమిది వైశ్వదేవమిది బ్రూయాత్ యజ్జుషా జుహోతి తదేంద్రాగ్నం ఎరతోష్ణే తత్ప్రాజాపత్యం ఎన్నివాష్టి తదోషధీనాం యద్వితీయం తత్పితణాం యత్ప్రాశ్నాది తద్గర్భాణాం తస్మాద్గర్భా అనశ్నంతో వర్ధంతే యదాచామతి తన్మనుష్యాణాం కృతం పర్యావృత్యాచామతి ఆత్మనాపేక్షాయ నిర్ణయనేర్థిశుద్ధ్యై నిష్టపతిస్వకాకృత్యై ఉద్దిశతి సప్తరిహేనేవ ప్రీణాతి దక్షిణాపర్యావర్తతే స్వమేవ వీర్యమన పర్యావర్తతే తస్మాద్దక్షిణార్థ ఆత్మనో వీర్యావర్తరః అథో ఆదిత్యశ్రీవాపదమన పర్యావర్తతే హుత్వా పదవింధే బ్రహ్మవర్చరస్య తమిభ్యై న బహిరణ ప్రహరేత్ అనగ్రస్థితో వాజ్ఞ యజ్ఞిహోత్రం ఎదను ప్రహరేత్ యజ్ఞం విచ్ఛిందాత్ తస్మాన్నాను ప్రహత్యం యజ్ఞసంతత్యై అపోజనయతి అవపృథస్యైవ రూపమకః బ్రహ్మవాదినో వదంతి అగ్నిహోత్రప్రాయణా యజ్ఞాః ఇంప్రాయణమగ్నిహోత్రమిది వత్సో వా అగ్నిహోత్రస్య ప్రాయణం అగ్నిహోత్రం యజ్ఞానాం తస్య పృథివీ సదః అంతరిక్షమాగ్నేయేద్ధం యౌరవిద్భా దివ్యాప ప్రోక్షణయ ఓషధయోపరి వనస్పతయ నిధ్మ విషపరిధయ ఆదిత్యోప యజమాన పశు సముద్రోపృత సంవత్సరస్వగాకార తస్మాదాహిదాగ్నే సర్వమేవ దృశ్యం దత్తం భవతి యత్సాయం జుహోతి రాత్రిమేవ తేన దక్షిణ్యాం కురుతే యత్ప్రాతః అహరేవ తేన దక్షిణ్యం కురుతే యత్తతో దదాతి సా దక్షిణా యావంతో వే దేవా అభూతపాదన్ తే పరాభవన్ తగేదరగ్నిహోత్రకం సర్వస్యైవ సమపదాజాజుభవః తస్మాదాహుః అగ్నిహోత్రం వై దేవాగ్రహాణాం నిష్కృతిమపశ్యన్నితి యత్సాయం జుహోతి రాత్రిజాద్భుతాద్యాయ యజమానస్యాపరాభావాయ యత్రాతః అన్నగేవ తద్భుతాద్యాయ యజమానస్యాపరాభావాయ యత్తతోష్ణాది భుతమేవ తత్ ద్వయోపయతాదిభుజా పశుకామస్య ఏతద్వా అగ్నిహోత్రం మిథునం యదేవం వేద ప్రజయా పశుభిర్మిథునే జ్ఞాయతే ఇమామేవ పూర్వయా దుహే అమోముత్తరయా అభిశ్రుత్యోత్తరమానయతి యోనావేవ తద్రేతసించరి ప్రజననే ఆజ్యేన జుభుజా తేజస్కామస్య తేజోవా ఆజ్యం తేజస్వే భవతి పయసా పశుకామస్య ఏతద్వై పశూనాగం రూపం రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానే భవతి దగ్ధేంద్రియకామస్య ఇంద్రియం వైదే ఇంద్రియావ్యే భవతి యవాగ్వాగ్రామకామస్య ఔషధా వై మనుష్యా భాగేదేనైవాస్మై జాతానవరుంధే గ్రామ్యే భవతి అయజ్ఞో వాయేట యోధామా చతుర్నయతి చతురక్షరకం రసంతరం రసంతరస్యైతవర్ణ ఉపరేవహరతి అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యస్యైతవర్ణ నిర్జహోతి జక్షరం బృహత్ బృహతజేషవర్ణ అగ్నిహోత్రమేవ తత్సామన్వత్కరోతి యో వా అగ్నిహోత్రస్యోపసతో వేద ఉపైనముపసతో నమంతి విందన ఉపసత్తారం మున్నీరోపసాదయతి పృథివీమేవ ప్రీణాతి ఓష్యన్నుపసాదయతి అంతరిక్షమేవ ప్రీణాతి ఉత్పోపసాదయతి దివమేవ ప్రీణాతి ఏతావా అగ్నిహోత్రస్యోపసద యజేవం వేద ఉపైనముపసదో నమంతి విందన ఉపసత్తారం యో వాగ్నిహోత్రస్యాశ్రాపితం ప్రత్యాశ్రాపితం హోతారం బ్రహ్మాణం మహత్కారం వేద తస్యత్వేవహుతం ప్రాణో వాగ్నిహోత్రస్యాశ్రాపితం అపాన ప్రత్యాశ్రాపితం మనోహోతార చక్షుర్బ్రహ్మా నిమేషో మహత్కారః ఏవం వేద తస్యత్వేవహుతం సారీయావానస్తవై దేవా ప్రాతరీయావానశ్చాగ్నిహోత్రిణోగృహమాగచ్చంతి తానియన్న తర్పజేత్ ప్రజాస్య పశుభిర్విదిష్ఠేరన్ యత్తర్పజేత్ తృప్తాయేనం ప్రజయా పశుభిస్తర్పజేయుః సుజోర్దేవైః సారీయావభిరిది సాయకం సంవశతి సుజోర్దేవైః ప్రాతరీయావభిరిది ప్రాతః ఏ దైవ దేవాస్తాలయ్యావానో ఏ చ ప్రాతరయ్యావాన తానేవోభయాగస్తర్పయతి తగేనం తృప్తా ప్రజయా పశుభిస్తర్పయంతి అరుణోహస్మాహౌపవేశి అగ్నిహోత్రగేవాహకుంసాయం ప్రాదర్వజ్రం భ్రాతృభ్య ప్రహరామి తస్మాన్మత్పాపీయాగుంసో భ్రాతృభ్యాయితి చతుర్నయతి దుర్జహోతి సమిత్సప్తమీ సప్తపదాశక్వరీ శాక్వరో వజ్ర అగ్నిహోత్రే తత్సాయం ప్రాదర్వజ్రం యజమాన భ్రాతృవ్యాయ ప్రహరతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి ప్రజాపతిరకామయతాత్మన్వన్మే జాయే చేతి సోజుహోత్ అస్యాత్మన్పద జాయత అగ్నిర్వాయునాదిత్యః ఏ బ్రువన్ ప్రజాపతిరహోషేదాత్మన్వన్మే జాయే చేతి అస్య వయమజనిష్మహే జాయతాన్న ఆత్మన్వజిభవ ప్రాణానామగ్ని తనువే వాయు చక్షుషాదిత్యః వేదాగం భూతాదజాయత గౌరేవ నర్సేపయసి వ్యాయచ్చంత మమ హుతాదజనిమమేతి రే ప్రజాపతిం ప్రశ్నమాయన్ సహాదిత్యోగ్నిమబ్రవీద్ ఇతరో నముజయాద్ తన్నౌ సహాసమితి కస్యైకోహౌ ప్రజాపతిరబ్రవీత్ కస్యైకమితి ప్రాణానామహమిత్యగ్ని తనువా అహమితి వాయు చక్షుషోహమిత్యాదిత్య అయేవ ప్రాణానామహౌషేత్ తస్య హుతాదజనేతి అగ్నేర్హుతాదజనేతి తదగ్నిహోత్రస్యాగ్నిహోత్రత్వం దౌర్వాగ్నిహోత్రం యదేవం వేదగౌరగ్నిహోత్రమిది ప్రాణాపానాభ్యామేవాగ్నికం సమర్థయతి అవ్యర్థక ప్రాణాపానాభ్యాం భవతి యదేవం వేద తౌవాయనబ్రవీత్ హనుమాభజతమిది యదేవ గారిహపద్యేసి శ్రుత్యాహమనీయమభ్యుద్రవాన్ తేన త్వాం ప్రేణానిత్యబ్రూతాం తస్మాజ్జద్గారిహపద్యేసి శ్రుత్యాహమనీయమభ్యుద్రవతి వాయుమేవ తేన ప్రీణాతి ప్రజాపతిర్దేవతా సృజమానః అగ్నిమేవ దేవతానాం ప్రథమమసృజత సోహం యదారంభ్యమవిత్వా ప్రజాపతిమునిపర్యావర్తత సమృత్యవరమిభేద్ సోమమాదిత్యమాత్మనో నిరమిమీత తరుం హుత్వా పరాన్ పర్యావర్తత తతో వై సమృత్యమపాజయత్ అపమృత్యం జయతి యదేవం వేద తస్మాద్యస్తైవం విదుషః ఉదేకాహమసద్భ్యహన్నజఃపతి హుతమేవాస్య భవతి అసౌఖ్యాదిత్యోగ్నిహోత్రం రౌద్రంగవి వాయవ్యముపసృష్టం ఆశ్వినం దుహ్యమానం సౌమ్యం దుగ్ధం వారుణమధిష్యతం వైశ్వదేవాభిందమః ఔష్ణముదంతం సారస్వతం విష్యంతమానం మైత్రకం శరః ధాతురుద్వాసితం బృహస్పతేరున్నీతం సవిత ప్రక్రాంతం ద్యావాపృథివ్యగ్రక్రియమాణం ఐంద్రాగ్నముపసన్నం అగ్నే పూర్వాహుతిః ప్రజాపతేరుత్తరా ఐంద్రకం హుతం దక్షిణతముపసృజతి పితృలోకమేవ తేన జయతి ప్రాచీమావర్తయతి దేవలోకమేవ తేన జయతి ఉదీచీమావృత్యకోగ్భే మనుష్యలోకమేవ తేన జయతి పూర్వోదుఖ్యాజ్యేష్ఠస్య జ్యేష్ఠనేకస్య యోమాగతశ్రే స్యాత్ అవరోదుఖ్యాత్కనిష్ఠస్య కానిష్ఠనేకస్య యోమాబుభూషేత్ కథం వృషతి పాపవత్సరస్య వ్యావృత్తే వాయవ్యం వారేతదుపదృష్టం ఆశ్రం దుహ్యమానం మైత్రం దుగ్ధం అర్యం నవద్వాస్యమానం పాష్టముంగీయమానం బృహస్పతేరున్నేతం సవిత ప్రక్రాంతం యావాపృథివ్యగ్రక్రియమాణం ఐంద్రాగ్నముపసాదయనం సర్వాభ్యో వాహేతదేవతాభ్యో జుహోతి యోగ్నిహోత్రం జుహోతి యథా ఖలు వీఠేనం తీర్థే తర్పయతి ఏమగ్నిహోత్రీ యజమానం తర్పయతి తృప్యతి ప్రజయా పశుభిః పశువర్గం లోకం జానాతి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యౌచైన దేవం వేద తయో వై పర్యమేధాసన్ తేషాగ్నిహోత్రమజుహోత్ ద్వేక సగదేక తేషాయత్రిజుహోత్ సర్షాజుహోత్ యోగ్నిజుషా యోష్ణే యజుదాజుహోద్యతూష్ణే సాభావాధునా తస్మాజుదాహుజు పూర్వాహోతవ్యా తూష్ణీముత్తరా ఉభే ఏవర్ధే అవరుంధే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేతి సాయంజుహోతి వేదదేవతద్ధాతి సూర్యోజ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహేతి ప్రాత రేతరేవ హితం ప్రజనయతి రేతో వారేతస్య హితం న ప్రజాయతే యస్యాగ్నిహోత్రమహుతం సూర్యోభ్యుదయతి యజ్యంతే స్యాత్ ఉన్నీయ ప్రాదాద్రవేత్ సముపధాద్యాతమితోరాసీత సహితాతామ్యే అసభో స్వాహేతి జుహుయాత్ ప్రజాపతివై భూత తమేవోపాసరత్ సదేవైనంతద ఉన్నయతి నార్చిమార్చ్యమాన ఏదగ్నిముద్ధరది వసవస్తర్శ్యగ్ని అర్స్మినియస్య తథా విధే దుఃపది వసుష్పేవాహోత్రయం భవతి నీలోధూపాయంచేతే రుద్రాస్తర్శ్యగ్ని తస్మినియస్య తథా విధే దుఃపది రుద్రేష్వేవాహోత్రయం హుతం భవతి ప్రథమమిధ్వమచ్చిరాలభతే ఆదిత్యాస్తర్శ్యగ్ని తత్పిలయస్య తథావిధేయుక్పతి విశ్వేదేవాస్తర్హ్యగ్నిస్తావిధేయుక్పతిష్ేష్వేవాస్తరేవేష్వగ్నిహోత్రకం హుతం భవతి నితరామర్తిరుపావైతి లోహిణీకే భవతి ఇంద్రస్తర్హ్యగ్నిః తత్పిలయస్య తథావిధేయుక్పతి ఇంద్రయేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి అంగారా భవంతి తేభ్యోంగారేభ్యోర్చిరుదేతి ప్రజాపతిస్తర్హ్యగ్నిః తస్మినియస్య తథావిధే దుక్పతి ప్రజాపతావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి శరోంగారాధ్యోహంతే బ్రహ్మతర్హ్యగ్నిః తస్మినియస్య తథావిధే దుక్పతి బ్రహ్మన్నేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి వసతు రుద్రేష్వాదిత్యేషు విశ్వేషు దేవేషు ఇంద్రే ప్రజాపతౌ బ్రహ్మన్ అపరివర్గమేవాస్యైతాసు దేవతాసు హుతం భవతి యస్యైవం విదుషోగ్నిహోత్రం జుక్పతి యవుదేన దేవం వేద ఇదం ద్వాసత్తేన పరిషించామేతి సాయం పరిషించతి సత్యం దత్తేన పరిషించామేతి ప్రాతః అగ్నిర్వారితం తదావారిత్యః సత్యం అగ్నిమేవ తదాదిత్యేన సాయం పరిషించతి అగ్నినాదిత్యం ప్రాతస్సః యావదహోరాత్రే భవతః తావదస్య లోకస్య నార్తిర్నరిష్టిః నాంతో న పర్యంతోస్తి తస్యైవం విదుషోగ్నిహోత్రం జుక్పతి యవుదేన దేవం వేద ఓం ప్రజాపతిరకామైర ప్రజాశ్రజయేతి సేదండసహోదారమపశ్యత్ తమ్ మనసా నుద్రత్య దర్భస్తం వేజుహోద్ తతో వైద ప్రజా అసృజత తాస్మాత్ సృష్టాపాక్రామన్ తాగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం యః కామయేత ప్రజాయేతి సతహోదారం మనసా నుద్రత్య దర్భస్తం వేజుహుజాత్ ప్రజాపతిర్వేదసహోత ప్రజాపతిరేవ ప్రజాయతే మనసా జుహోతి మనైవ హి ప్రజాపతి ప్రజాపతేరాత్యై పూర్ణయా జుహోతి పూర్ణయవ హి ప్రజాపతి ప్రజాపతేరాత్యై న్యూనయా జుహోతి న్యూనాధి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజానాగం సృష్ట్యై గర్భస్తంభే జుహోతి ఏతస్మాద్వయోనే ప్రజాపతి ప్రజా అసృజత తస్మాదేవయోనే ప్రజాపతి ప్రజా అసృజత తస్మాదేవయోనే ప్రజాయతే బ్రాహ్మణో దక్షిణత ఉపాసే బ్రాహ్మణో వై ప్రజానముపద్రష్ట ఉపద్రష్టుమత్రేవ ప్రజాయతే గృహో భవతి ప్రజానాగం దృష్టానాం ధృత్యే యం బ్రాహ్మణం విద్యాం విద్వాగం సంయోరచ్చేత్ సోరణ్యం పరేత్య దర్భస్తంభముద్గృక్ష బ్రాహ్మణం దక్షిణతో నిషాద్య చతుర్హోత్రేంద్రియాచక్షీత ఏతద్వై దేవానాం పరమంగుష్ట్యం బ్రహ్మ యచ్చతుర్హోదారః తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి గర్భస్తంభముద్గృక్ష వ్యాజష్టే అగ్నివాయువై దర్భస్తంభః అగ్నివత్తేవ వ్యాజష్టే బ్రాహ్మణో దక్షిణత ఉపాస్తే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్ట ఉపద్రష్టుమత్తే వై నైయ్యశరిచ్చతి ఈశ్వరం దయ్యసోర్థోర్త్యాహ యస్యాంతేర్వ్యాజష్టైతి పరస్తస్మైదేనః ఏవైనం తత్రోపనమతి తదేవావరుంధే అగ్నిమాధానాధోక్తారణిమవరుధ్యాత్ ప్రజాతమేవైనమాధత్తే తేనైవోద్దుత్యాగ్నిహోత్రం జుహుయాత్ ప్రజాతమేవైన జుహోతి హవిర్నిర్వత్సందసహోతారం వ్యాచక్షీత ప్రజాతమేవైన నిర్గపతి సామిధేనేరుణవక్షందసహోతారం వ్యాచక్షీత సా విధేనేరేవృష్పారభ్య ప్రదనుతే అథోయజ్ఞో వేషహోత యజ్ఞమే దనుతే అభిజలం దశహోతారంజుభుజా వే పురుషే ప్రాణా నాభిర్దశమే స ప్రాణమేవైనమభిజలతి ఏతావద్వే పురుషస్య స్వం యావత్ ప్రాణా యావదేవాస్యాస్తి తదభిజలతి స్వగతైర్ణే జుహోరిప్రదరేవా ఏతద్వా అస్తే నిర్వృతిగృహీతం నిర్వృతిగృహీతరేవేణ నిర్వృత్యాగ్రాహయతి యద్వాచ క్రూరం తేన వషత్కరోతి వాచదేవేణం క్రూరేణ ప్రవృశ్యతి రాజగాత్యమాక్షతి ప్రజాపతిరకామయతి తలిచపూర్ణ వాసోదేతి సగేతం చతుర్హోతారమవశ్యత్ సంమనసానుద్ధృత్యాహవనీలేదుహోత్ తతో వై సదృశపూర్ణ మాసాపసృత తావస్మాత్ దృష్టావపాక్రామతాం తౌ గ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం దర్శపూర్ణమాసా వాదభమానః చతుర్హోతారం మనసానుద్ధృత్యాహవనీలే జూయాత్ దర్శపూర్ణమాసా వేదత్వారభ్య ప్రదనుతే గృహో భవతి దర్శపూర్ణమాసయో సృష్టయోర్ధృత్యై స్వకామయత చాతుర్మాస్యాసేతి సేతం పంచహోదారమశ్యత్ తమ్ మనసానుద్ధృత్యాహవనీలేజుహోత్ తో వేష చాతుర్మాస్యాన్యసజత తాన్యస్మాత్ సృష్టాన్యభాక్రామన్ తాని గ్రహేణాగృహ్ణాత్ సగ్రహస్య గ్రహత్వం చాతుర్మాస్యాన్యాలభమానః పంచహోదారం మనసానుద్ధృత్యాహవనీలేజుభుజాత్ చాతుర్మాస్యాన్నేవ దృష్ట్వారభ్య ప్రదనుతే గృహా భవతే చాతుర్మాస్యానాగం దృష్టానాం ధృత్యే స్వకామేత పశుబంధకం సుజేయేతి సడేతకం షడ్భోతారమపశ్యత్ తమ్ మనసానుద్ధృత్యాహవనీయే జుహోత్ తతో వేస పశుబంధమసజత స్వస్మాత్ సృష్టోపాక్రామత్ సంగ్రహేణాగృహ్ణాత్ సగ్రహస్య గ్రహత్వం పశుబంధేన యక్ష్యమాణః షడ్భోతారం మనసానుద్ధృత్యాహవనీలేజుభుజాత్ పశుబంధమేవ దృష్టారభ్య ప్రదనుతే గృహో భవతి పశుబంధస్య దృష్టస్య ధృత్తేః స్వకామేత సౌమ్యమద్భరకం సజేతి సజేతకం సప్తహోతారమపశ్యత్ తమ్ మనసానుద్ధృత్యాహవనీలేజుభూత్ తతో వేస సౌమ్యమద్భరమసజత స్వాత్మాన్ సృష్టోపాక్రామత్ సంగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం వేక్షిష్యమాణః సప్తహోదారం మనసానుద్ధృత్యాహవనీయేజుభుజాత్ సౌమ్యమేవాద్భరగం దృష్టారభ్య ప్రదనుతే గృహో భవతి సౌమ్యస్యాద్భరస్య ధృష్టస్య ధృత్తే దేవేభ్యో వై యజ్ఞోన ప్రాభవత్ సమేతావక్షః సమహరన్ యత్సంభారాః తదో వైతేభ్యో యజ్ఞ ప్రాభవత్ యత్సంభారా భవంతి యజ్ఞస్య ప్రభూత్తే ఆదిత్యమాసాద్యవ్యాచష్టే యజ్ఞముఖం వా ఆదిత్యం ముఖదేవ యజ్ఞకం సంభృత్య ప్రదనుతే అయజ్ఞో వా ఏషోపత్నీకః న ప్రజా ప్రజాయేనన్ పత్నీర్వ్యాచష్టే యజ్ఞమేవాగః ప్రజానాం ప్రజనాయ ఉపసత్సవ్యాచష్టే ఏతద్వై పత్నీనామాయుధనం స్వదేవైన ఆయుధనేవ కల్పయతి ప్రజాపతిరకామేత ప్రజాయేతి తదపోదప్యత సత్రపదగ్రస్వామునజత తమ్ పంచదశ స్వామో మధ్యరపురతనత్ తౌ పూర్వపక్షశ్చాపరపక్షశ్చాభవతాం పూర్వపక్షం దేవాన్ వసిద్యంత అపరపక్షమన్వసురాః తో దేవాభవన్ పరాసురాః యని కామనే తపసీజాన్ స్యాదితి తమ్ పూర్వపక్షే జాజయేత్ వసీయానేవ భవతి యం కామయేత పాపీయాన్ స్యాదితి తమ పరపక్షే జాజయేత్ పాపీయానేవ భవతి తస్మాత్ పూర్వపక్షో పరపక్షాత్ తరుణ్యతరః ప్రజాపతిర్వే దశహోత చతుర్హోత పంచహోత షడ్భోతారుక్తహోత ప్లవః సంవత్సరః ప్రజా ప్రసవ ఇమే లోకాః యజేవం ప్రజాపతిం భవోర్భోజాగం సంవేద భోరేవ భోజాన్ భవతి ప్రజాపతిర్దేవాసురాన్ సజత సైంద్రమపి నాసజత తమ్ దేవా అబ్రువన్ ఇంద్రన్నోజనయేది సోబ్రవీద్ యథాయ్యుష్మాగస్తపసా చక్షి ఏమింద్రం జనయద్ధమితి ఏ తపోదప్యంత తమాత్మన్నింద్రమపశ్యన్ తమబ్రవన్ జాయస్వేతి సోబ్రవీద్ కింభాగేయమభిజనిష్యతి సంవత్సరం ప్రజాపశూన్ ఇమాల్లోకాన్ తమ్ వైమాహుత్యా ప్రజనయతేత్యబ్రవీద్ తంచదురహోత్రా ప్రాజనయన్ యః కామయేత వీరో మాజాయేతేతి చతుర్హోతారంజుభుజాత్ ప్రజాపతిర్వే చతుర్హోత ప్రజాపతిరేవ భూత్వా ప్రజాయతే జజలజిందమింద్రజాయ స్వాహే నిగ్రహేణ జుహోతి ఆస్య వీరో జాయతే వీరగుంహిదేవాహుత్యా ప్రాజనయన్ ఆదిత్యాష్టాంగిరతశ్చతువర్గే లోకే స్పర్ధంత అయం పూర్వేషువర్గం లోకమియామ వయం పూర్వమితి ఆదిత్యాంచహోదారమపశ్యన్ తమ్ పురా ప్రాతరణువాగాదాగ్నేవైతే పూర్వేషువర్గం లోకమాయన్ యస్సువర్గకామ సద్ సపంచహోదారం ప్రాతరణువాగాదాగ్నేభుజాద్ సంవత్సర వై పంచహోత సంవత్సరస్సు వర్గో లోక సంవత్సరేవ్యుప్రతిష్టా స్వర్గం లోకమేతి వర్ణం గిరసాదిత్యాన్ వస్థాభ్యోహ్యం వక్ష్యామతి ఛందస్విత్యబ్రువన్ దాయత్రిజాన్ దృష్టిభిజగ్యామి తస్మాచ్ఛందస్సు సభ్యాదిత్యేభ్య ఆంగీరే ప్రజాభ్యం వహంతి వహంత్యస్మే ప్రజాపరిం ఐనమప్రతిఖ్యాజం గచ్చతి ఏం వేద ద్వాదశమాసా పంచత్తవ ఏమే లోకా అసావాదిత్యలేకవింశ ఏతస్మిన్ వాదేషశ్రిత ఏతస్మిన్ ప్రతిష్ఠిత ఏదమేతజ్ఞశ్రితం ప్రతిష్ఠితం వేద ప్రత్యే ప్రతిష్టతి ప్రజాపజలకామేత ప్రజాలేజేతి తదేతం దశహోదారమపశ్యత్ ఏదృధాత్మానం విధాన దశహోత్రాదప్యత తస్సృగాసేత్ చిత్తమాజ్యం తస్సైతావత్యే వాగాసేత్ ఏతావానేయజ్ఞకృతు చతుర్హోదారమసజన సోనందత్ అసక్షివాయమమితి తస్సోమోహవిరాసేత్ చతుర్హోత్రాదప్యత సోతామ్యత్ సభోరివ్యాహరత్ సభూమిమసజత అగ్నిహోత్రం దృశపూర్ణమాధోయోగి సర్వితీయమతప్యత సోతామ్యత్ సభువై దివ్యాహరత్ సోంతరిక్షమసజత చాతుర్మాస్యాని సామాని సతృతీయమతప్యత సోతామ్యత్ సభువై దివ్యాహరత్ సదివమసజత అగ్నిహోత్రమే వ్యాహృత ఇమే లోకా ఇమాం ఖలు వే లోకాణ ప్రజాపశుంఛందాగుంసి ప్రాజాయంత ఏమేత ప్రజాపదే ప్రథమా వ్యాహృదే ప్రజాతావేద ప్రజాపతిభిర్మిథునేజాయతే ప్రపంచహోతారముసృత హవిర్నావిందత తస్మై సోమస్తనువం ప్రాయక్షతే హవిరితి ప్రపంచహోత్రాదప్యత సోదామ్యత్ స ప్రత్యంగబాధత సోసురాసృజత తదస్యాప్రియమాధీర్ తద్దుర్వన్నగం హిరణ్యభవత్ తద్దుర్వన్నస్స హిరణ్యస్స జన్మ తద్వితీయమతత్వ్యత సోదామ్యత్ సప్రాంగపాసత తదేవానసజత తస్య ప్రియమాధీర్ తత్సువర్ణగం హిరణ్యభవత్ తత్సువర్ణస్స హిరణ్యస్స జన్మ ఏవగం సువర్ణస్స హిరణ్యస్స జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి దుర్వర్ణా సభ్యాదుర్వ్యః అస్మాత్ సువర్ణకం హిరణ్యం భార్యం సువర్ణదేవే ఐనం ప్రియం గచ్చతి నా ప్రియం ససప్తహోతారముసజన ససప్తహోత్రైవ సువర్గం లోకమైత్ ప్రణవేన స్తోమేనైభ్యో లోకేభ్యో దురాంఛాదుదత త్రయత్రింశేన ప్రత్యతిష్ఠత్ ఏకవింశేన ఋతమధత్త సప్తదశేన ప్రాజాయత ఏదేవం విద్వాన్ సోమేనైతే సప్తహోత్రైవ సువర్గం లోకమేతి ప్రణవేన స్తోమేనైభ్యో లోకేభ్యో భ్రాతృభ్యాన్ ప్రణుదతే తయత్రికంశేన ప్రతిష్టతి ఏకవింశేన ఋతుంషత్తే సప్తదశేన ప్రజాయతే తస్మాత్ సప్తదశస్తోమో నిర్వృత్య ప్రజాపతిర్వే సప్తదశ ప్రజాపతిమే మధ్యదోషత్రే ప్రజాప్యై.